ఆమహం సతం ధామాని సప్త సతం వో అంబధామాని సహస్రముతవోరుహా యోజమిమం మే అగదం కృత ఓషధే ప్రతిమోదధ్వం పుష్పపతే ప్రసూవరీ అశ్వాయువ సచిత్వరీర్విరుధ పారయుష్ణవాషధీరీమాతరస్తో దేవీరుపబ్రువే సమేయమస్వంగాం వాస ఆత్మానం తవ పూర్ణ అస్వచ్చేవో నిషదనం వర్ణేవో వసతిష్కృత గోభాజయక్తిలాసతయత్సనవ సపూరుషం యత్రౌషధీ సమగ్రధరాజానసమీతావివ ప్రసముచ్యతే భిడగ్రక్షోహామీవ చాతనః అశ్వావతీం సోమావతీ మూర్తయంతి ముదోజసం ఆవిత్యసర్వాషధీరస్మాష్టదాదయే ఉత్కృష్మావోషధీనా గవో గోష్ఠాదీ వేరతే ధనం దర్శ్యంతీ నామాత్మానం తవ పూరుషా నిష్క్రియతిర్నామా వో మాతాథో యూజం సనిష్క్రియతీ క్షీరాః పదత్రిణీస్తనయదామయతి నిష్కృత అతివిశ్వాపరిష్టాస్తేన వృతమక్రమో ఓరధీ ప్రాజచ్చ వర్యక్తిరంగోరపాదిమా భాజయన్నమోషధీర్వస్తాదే ఆత్మాయక్ష్మశ్చరస్వతి పురాజీవ గర్భోజసా యోరథే ప్రసాంగమంగం పరుష్పరో తదోయక్ష్మం వివాధ ఉగ్రో మధ్యమసీరీవ సాకం యక్ష్మ ప్రపదచాషేన కికిజీవినా సాకం వాతారంగిరాకయా అన్యావో అన్యామవత్న్యాన్యస్యాపావత సర్వాదం మే ప్రావతావచ ఫలినీర్యా పుష్పాయాష్ణీ బృహస్పతి ప్రసూదాస్తాలో ముంచంత్వం గస ముంచంతో మాతమధ్యాణ్యా అభవదం తీరవదం దివోషధయస్పరి జం జీవమశ్నవామహైనష్యాది పూరుషోషధీ సోమరాజ్ఞేర్వహ్వీ సదవీలక్షణా తాంతమస్యమారం కామాయతం హృదే ఓషధీ సోమరాజ్ఞేర్విష్టీరా పృథివీమను బృహస్పతి ప్రసూతీనందత్తీర్యం మావోషత్ఖనితాయస్మై చాహంఖనామివ ఇవ చదుష్పదస్మాకం సర్వమత్మనాసురం చాశ్చేదముపశృణ్వంతి యాశ్చ దూరం పరాగతాః సర్వా సంగత్య వీరుధోస్తేదత్త వీర్యం ఓషధయ సంవాదం తే సోమేన సహరాజ్ఞాస్మే కృణోతి బ్రాహ్మణస్తం రాజన్ పాలయామసి సమాశోషే తవ వృక్షా ఉపస్థర ఉపస్థిరస్సు స్మాకం యో అస్మాదాసతి బృహస్పతే ప్రతి మే దేవతామిహి మిత్రో వాజగ్వరో నోపాసి భూషా ఆదిత్యైర్వాజగ్వసో ధర్మరుత్వాం సమర్జన్యం సంతానవే వృషాయ ఆ దేవో దూతో అజలస్య కృత్వా తద్దేవాపే అభిమామాగచ్చత్ ప్రతిదీన ప్రతిమావృత్సదాజుమతీం వాచ మాతన్ అస్మేధేయజ్జుమతీం వాచ మాతన్ బృహస్పతే అనీవామీషా విష్ణుం సంతన దేవనావదివోద్రప్సో మధు మావీవేశ ఆనోద్రప్సా మధూమంతో విసంతింద్రదేహ్యధీరథం సహస్రం నిషీతహోత్రమృతాయస్తేవాపేహిషాసపర్యాక్షిషేణోహోత్రమృషన్ నిషేదం దేవాభిదేవసుమతిజిత్వాదశారంతమోర్షా అస్మిన్ సముద్రే అధ్యుత్తరస్మిన్నాపో దేవేభిర్నివేదాధిష్టన్ తాద్రమన్నాత్రిషేణ దృష్టా దేవాపీనా ప్రేషితా వృక్షిణీషు యద్దేవాభిస్సందనవే పురోహితో హోత్రాయ మృతకృపజన్మదీధే దేవశ్రుతం వృట్టిపణిం వ్రతాలో బృహస్పతిర్వాచమస్మాయచ్చత్ దేవాభిశ్రుతానో అగ్నాత్రిషేణో మా దృశ్యస్వమీధే ఇర్దేవీరమ్యమాన ప్రవర్జన్యమీరజా వృష్టిమంతం వాం పూర్వర్గయోగేర్భిరాజన్మత్సరేడో పొలగోత విశ్వే సహస్రాణ్యధీరథాన్యస్ ఆనో యజ్ఞం రోహితస్వోపాయి ఏతాన్యగ్నేన పతిన్న పత్వే ఆహూతాన్యధీరథా సహస్రా తేభిర్వర్ధస్వదండూరూర్భేర్దివో నో వృష్టిమిషిలోరీతాన్యగ్నేన పతిం సగత్రయచ్చింద్రాయ భాగం విద్వాన్వదర్దో దేవజానప్యౌలానం దివి దేవేషు దేహి అగ్రేవాదస్వ విమృతోపి దుర్గా వామీ వామపరక్షాధ అస్మాన్ సముద్రాద్రేగతో దివో నోపాం భూమానముపానసృజేహ కన్నశ్చిత్రమేషన్యతిన్ ప్రేదుమానం పాత్రం వా బృధ్యై హర్తస్తాదుసరాదోభ్యోష్టౌతక్షద్వజ్రం రత్రసురమపిన్వత్ స ఏజ్యుతా విద్యుతా వేజితామృతం జ్యోనిమదరత్వాదాత సతనే ప్రసహానో అస్య భ్రాతం ఋతే సప్తస్య మాయా సమాజం జాతాదుష్పదాజన్ స్వర్షాదా పరిషదత్సరిష్యన్ అనర్వాయచ్చతదూరస్య వేదోఘ్నాంచిస్తదేవా అభివర్తసా భూత్ ీర్గోష్వర్వాయుపరణ్యాశ్రీ అపాదోయత్రుద్యాసోరథాద్రోణ్యస్వాదీరే ఘృతం వాదేభిరస్తవారృగ్వాజమారే అవద్యాగా అమ్రస్య మన్యే మిథునా విభౌరి అన్నమభీత్యారోదయన్ముషాజన్ సేదాతం వీరవంపతిర్దంధరక్షంత్రి శీర్షానందమన్యతి అశత్రుతోన్వోజాపృధానో విపాపరాగమయో అగ్రయాహన్ అనిర్వాణే మనోషమోద్భసానాసా విడదరిదానాయ సంగతమోనోషోత్మత్సుజాపురోభిరదర్గంధ్యుహత్యే సో అభ్రియో నయవ సౌ ధన్యాం క్షయాజగాతం విదన్నో అస్మే ఉపయత్సేదిందం శరీరైనోయోపాష్టిరహన్నిశూన్ సమ్రాధాదశ్రవధానీరచ్చుష్టం కృపణే పరాదాత్ అయం కవిమాయమాధమత్రంజోసృణాయందర్యేరాత్రమోదేవేర్వరో నో నమాజీ అయం కనీరాజమీమీదారరుణ్యతుష్పాస్తో మేభిరౌజిషిష్వాందరయృఢరేరవిత్రో యతో దీతయత్తి పురాయిలో అభివర్త సాభూర్వాసురవక్షరం రగ పద్మిపాదపదింద్రం ీజానకరమోర్జం విశ్వమాభా ఇంద్రదృశ్యామగవన్వాజిగత్సుతమాభోధినోదేభిర్నస్తావీమణీమే భరాయ సుభారద భాగభృత్యజం ప్రవాజవే సుచిపే క్రంతజిష్టయే గౌరస్యమానసర్వదాజిమీమహేస్తాజోజతేజమానాయ సంవసే దేవాంత్రజిభూషేమ పాగపదాజిమీమృణీమహే ఇంద్రో అస్మే సుమనా అస్సు విశ్వారాజాదోమస్సు విదస్యాధ్యేదునః్రధీతాని సంధురా సర్పదాధిమదీం వృణీమహే ఇంద్ర ముక్తేన సమాసా పరుర్దధే బృహస్పతే ప్రదధీతాస్యాయుః యజ్ఞోమన ప్రమాజన్నః పితాహి గమా సర్పదాధిమదీం వృణీమహే ఇంద్రస్య ను సుకృతం దైవ్యం సహోగ్రగృహేజా మే ధీర కవి యజ్ఞశ్చారుదాధిపదీమృణీమహే నభోగురా చగ్రమభూరే దృష్కృతం నావిష్యం వసవో దేవహేళనం భాగం నో దేవాహృదాధిపదీమృణీమహే అపామీ వాం దాషణ్యా అగ్వీయపసే సన్పద్రాజ్ర మధురే బృహదా సర్వదాధిపదీం వృణీమహే ఊర్ధ్వగ్రావామతమోస్తోత విశ్వాద్వేషాంసనుతర్యూయోత నో దేవస్సాయుర్వదాధిపదీం వృణీమహే ఊర్జం గాభోజపసే పీవో అత్తనృతస్వరాసరేకోసే అన్వే అనుదేవతంగో అస్తుభేషజమా సర్వదాధిపదీం వృణీమహే కృతప్రావాజితామీంద్రయుద్భద్రా ప్రమాదిశ్రుతావతామోదర్దివ్యం యస్యా సర్వదాధిమదీం వృణీమహే చిత్రస్థే భానుక్రాదుప్రాభిష్టిస్తి స్మృతోదరణి ప్రాధృష్టాజక్షయారజ్యాగోస్తూర్ణిమర్యగ్రంధుభస్సు ఉద్బుధ్యధ్వం సమానసర్సఖాయస్వగ్నింబం భగవత్సనీరాజిక్రామగ్నిముషసం దేవీమింద్రావసోవసేనిక్వజేవ మంత్రాగ్రేణధ్వం దియాతనధ్వం నావమరిత్రమరణీం కృణధ్వం ఇష్ట్రేణధ్వమాజుధారం కృణధ్వం ప్రాంచం జగ్ఞం ప్రణయతాసఖాయ జనగ్రదేరాయుగాధ్వం కృతే యోనో అపదేహీయం గిరాజ సృష్టిస్తం నోదీయ్య పక్వమేయాీరాయుంచి కమయోయుగాతే పృథగ్ ధీరా దేవేషు నిరాహాన్ేదోదన సంవరత్రాదాతన సింజామాహావతముద్రిణం భయం సుషేకమనోపక్షితం నిష్క్రేతాహావమవతం సోపహత్రం సోషేచలం ఉద్రిణం సింజే అక్షీతం వినీకాస్వాంజాయాదస్వస్తివాహం రథమిత్రేణధ్వం ద్రోణాహావమవతమస్వచక్రమం సత్రకోశం సింజతా నృపాణం ఋతంగ్రేణధ్వం దైవో నృపాణోవర్మ దేవ్యధ్వం బహునా పృతూని పురఃకణధ్వమాజాధీరదృష్టా వామస్రోచమసో శృంగదాతం ఆబోధియం జ్ఞయాం వర్తభూతయే దేవా దేవీం జయజతాం జ్ఞయాభియ ీయజ్జవదేవ్రీరాపయసామహీగౌ ఆదోషిం జగదేంద్రోపసేవాక్షతాస్మన్మయీ పరిష్వజ్వంస కక్ష్యాభిర్భేదురౌ ప్రతిపన్నిమక్త ఉభేదురౌపన్నీరాభిమానోంతర్యోనేవరదిద్విజానీ వనస్పతింబనస్తాపజ్వన్విషోజాధ్వమఖానందముత్సవం కవృన్నరః కవృతముద్దధాతనజోదజకృతసమాజసాదయే దిష్ట్యవ్యపుత్రవాచ్యావజోదజ ఇంద్రం సపాధిక సోమవీతయే ప్రతేరథం విజోగతమింద్రో నతుషిణ్యా అస్మిన్నాజో పూర్వలక్షేషు నోగమాసో వరదివాసో అలస్యాధీరథం యజజాయత్సహస్రం అధీరభూన్మద్గజానీకమిష్టో ఫలే ఘతం యచేంద్రసేనా అంతర్యచ్చిగాం తదో వజ్రమింద్రావిదాస సహ ేఢానూనం సృంగదభిమాదిమేది పుష్కభారశ్రవ ఇచ్చమానోజిలం బాహూరాభరత్రిషారన్ను భయంతజే నవమే రయన్ వృషభం మధ్య ఆజే తేన శోభర్వం శతవత్సహస్రంగముద్గల ప్రథనే జిగాయ కగర్దవేమృఢభో యుక్తీరవసీత్సారథిరస్య కేశీర్యుక్త్రవదస్సహాదరిచ్చంతిష్మా నిష్పదోముద్గలాని ఉద ప్రతిముదన్నస్య విద్వానుపాయునగ్వంసగమత్రశిక్షన్ ఇంద్ర ఉదాపత్పతిమ్ఞానామలం గతపద్యాభిక్కుద్మాన్ సునమశ్రామ్యజనక్కపద్దీవరత్రాయాందార్వానహ్యమాన బృందాని బృణ్వన్ భగవేదనాయగాస్పసానాదత్త ఇమంతం వచ్చపిఢపశ్చయుజం కాష్ఠాయా మధ్యే దృఘనం సయానం జిగాయ సదవత్సహస్రంగముద్ర ప్రదనాజ్యేషు ఆరే అభాగోన్వీదర్శయం జుంజంతి తమ్ వాస్థాపయంతి నాస్మై తృణం నోదకమాభరం చుత్తరోధునోగతి ప్రదేది పరివృత్తే పది విద్యమానక్తీనాగూచక్రేణే సింజన్ ఏషైష్యాజిద్ధ్యాజయమంగళం వినవదస్సు సాతం సమమేష్ట జగదశ్చక్షూరింద్రాసిచక్షూరాజిం మృషనాసిషోదయన్మద్రీనాయుజా ఆదుషిదా నో మృగభో నీమోఘనాఘన క్షోభనశ్చర్ఘనీనా సంగ్రంథనో నిమిషయే కవీరశ్వతం వేనా అజయత్సాగమింద్రా సంగ్రంథనేనామిషేణ జుష్ణునాయుత్కారేణ దుర్చవనేన జుష్ణునా సదింద్రేణ జయసత్రధ్వంజిధో నయుషోహస్తేన వృష్ణా సయుషోహస్తైర్సనిభిర్వశీరం దృష్టాదయుధరింద్రో ఘనేన సంద్రష్టజిత్సోపాభాసజ్జూ ఉగ్రధన్ వా ప్రతిహితాభిరస్తృహస్పదేపదీయాక్షోహామిత్రాంగవాధమాన ప్రభంజన్ సేనా ప్రమృణో యుధాజయన్నస్మాకమేధ్యవితారసానా నరవిజ్ఞాయస్త వీర ప్రవీర సహస్వాన్వాదీవమాన ఉగ్ర అభివీర అభిధత్వాసహోజాధైత్రమింద్రదశమాశిష్ట గోవిత్ గోత్రభిరం గోవితం వజ్ర బాహుం జయంతమజ్ఞ ప్రమృణం తమోజసా ఇమం జాత అనూ వీరయధ్వమింద్రం జఘాజో అను సంరభధ్వం అధిగోత్రాలితాఖా మానోజయో వీరస్వమన్యురింద్రాన ప్రేతనాకాళయుధ్యోస్మాకం సేనా అవధు ప్రయుత్సు ఇంద్ర ఆసేత బృహస్పతిర్దక్షిణాయ పురయే సోమా దేవసేనామభిభంజతీనా జయంతీనా మరుతో జన్వగ్రం ఇంద్రస్ వృష్ణవరుణస్ రాజ్ఞాదిత్యానా మరుతాం సర్ధముగ్రం మహాబాణసాం భువనచ్చవానాం ఘోషో దేవానాం జయతాముదస్థా ఉద్ధర్షయమఘవన్నాయుధాన్యుత్సత్వానాం మామకానాం మనాంసి ఉద్రస్థాన్వాజినాం వాజీనాన్యుద్రథానాం జయతాం యంతు ఘోషాః అస్మాకమింద్రస్ సమృతేషు ధ్వజేష్స్మాకం జాయుషవస్తా జాయంతు అస్మాకం వీరా ఉత్తరే భవన్ముస్మాదేవాహవతాహవేషు అమీకాం చిత్తం ప్రతిలోభయంతీమానాంగాణ్యప్రేపరేహి అభిప్రేహి నిర్దహృత్తులోకై రంధేనామిత్రాస్తమసాధుకంతాజయతానయింద్రో వశర్మ యచ్చదు ఉగ్రామస్తంతు భాగవో నాధిష్యాయ దాసద అసో వ్యాసేనామరుద పరే రామధ్యై నమోజాస్పర్ధమానా ంగోహతమతాపవ్రతే నయసాీరామన్యో అన్యన్నజానాది అంధామిత్రీర్షాణిరేషాంబో అగ్నిదానామూలానామింద్రో హంతు వరం వరం అసా విశ్వమ పురో దభ్యం గరిభ్యాం యజ్ఞముపయాహితూజం ేభ్యంగిరోభిప్రవీరాజియానాదన్విషయంద్రుదస్యాప్సుధూతస్యరివాప్తిదేవృషేసుదస్యకరం ప్రణశ్వ్రామ్ ఇంద్రహేనాభిగమాదయస్వేభిర్విస్తాభిశ్రాగ్రామీవస్తీర్జే నవజోదానాజాంద్రమనూషోదోమేతస్థృణందస్తమాజ్యాసీష్టే హరియత్వదృష్టోషం నత్యపురుచోజనా మం జ్యేష్ఠా భూజిం విచిలేదానాస్తోసార ఇంద్రతమూరుదాది ఉపబ్రహ్మా నిహరి భోహరిభ్యాం సోమస్యి పీతయే సుతస్య ఇంద్రత్వయజ్ఞ క్షమమానమానస్వాంగరస్య ప్రకేద సహస్రవాచమభిమాజిషాహం సుతేరణం భగవానం సువృత్తిం ఉపభూషన్ జగిరో అప్రాదీదమింద్రం నమస్యాజరిదుఃఖానంత సప్తాభో దేవీ సురణామృక్తాజాభిశ్చిందమతరయింద్రపూర్భిర్నవజన్ శ్రోత్యానవచస్రవంతేర్దేవేభ్యో గాతుం మనూషే చ విందః అహో మహీరభిదత్తేరభుంజోజాగదాస్వధీ దేవయేకాః ఇంద్రయాస్తూర్యే జగద్ధతాభిర్విశ్వాయస్తన్వ్యా ధీరేంద్రస్వత్తిరుతాభిధేనా పురుహూతమీష్టే ఆద్రయద్విత్రమగ్రేణోద లోకం దాగే సక్రహృదనా అభిష్టి సునంభూ మేమ భగవానమింద్రమస్మిన్ భరే దృతమం వాజ సాతౌ శృణ్వంతముగ్రమూదయే సమత్సగ్రంథం రత్నాని సంచితం ధనానాం వర్యదావస్మసారుధద్వాః దీర్ఘం సుతం ఆదాప్యాయ హరియస్య సుయుజా వివ్రతావేరర్భంతానుసేవాః ఉగారజీనకేశినాపదిర్దన్ అభయోరింద్రః పాపజామర్తో న సహస్రమానోపి ధీవాన్ శుభేయజ్యోషిచేతీవాన్ సజాయోరింద్రః సర్పేషోపానతస్య పర్యన్ నదయోర్వివ్రతయోస్తూర ఇంద్రాః అధియసంతోకేశమంతావ్యతస్వంతాన పుష్ట్యై అనోదిశి ప్రాభ్యాంసి ప్రణీవాన్ రాస్తౌ దృష్పౌజాష్ేభిస్తక్షసూరసరాసాగ్రో ధర్మాదరిశ్వా మధ్యం యశ్చక్రే సుభనాయేగిరీమోగిరీమాన్ అదూతనురద్భూతం నరజాః అపరాజినాశీజీష్కృతావనే మాతృజాః బ్రహ్మాయజ్ఞోషిత్రే ఊర్ధ్వాయత్తే త్రేతి నీభూజ్ఞోర్షసద్వన్ సజోర్నాభం స్వయదసం సచాయో స్వయేతే వృష్ణీరుపసే చ నీభూత్సే దర్వీరేపాయాస్తే పాత్రే సింజతభూత్ శతం భాయదుర్య ప్రజిత్వామిత్రిత్రిత్రాభోయద్ధ్యుహత్యే కుత్సపుత్రం ప్రాభోయద్ధ్యుహత్యే కుత్సభత్సం భద్రన్నో అభివాదయమనా హరి ంతదిగర్థయేదేవిదంబాధేయోపత్రాపదేరీనాయాతే ప్రేమ జీగస్సుదినే వృక్షాకం పుష్టారే పర్వదేను సృజేతే ప్రాయోగే వస్త్రాధ్యాసాధుమేథాః దూతే వరిష్టో యశసాజనే సుమాపచ్చాదమేవాహపపానాద్ సాగం జిరాగునస్తేవ ప్రక్షాపస్తేవ చిత్రాయ జిరాగామిష్టం అగ్నిరేవేవయోర్జీ దివాం సాపరిజ్ఞానే యజసః పురుత్రా ఆపీవో అస్తే పితరేవ పుత్రోగ్రేవ ఋషా నృపతీవ తుర్యై పుష్ట్యైరణేవ భుజ్జైవానే భగవమాగామిష్టం అవంసేవ పూషర్యా సింవాదామిత్రేవ ఋతా సతరాదాతమంతాదేవోచ్చామయ సాఘర్మ్యేష్టామేషే వేషాస పర్యాకులీషా శృణ్యేవ షద్భరీ దుర్భరీ తూనైతోదేవ దుర్భరీ భర్భరీకా ఉదన్యజే భజేమ నామజేరుదామే జరాయుజరం మరాయు వజ్రే వజర్చ రంజారం మరాయుక్షేవాధర్ధరీత ఉగ్రా విభూనాభక్షర వజ్రాఘరజ్రర్వాయున్నపర్ఫరక్షయద్రయీనా ధర్మేవ మధు జఠరే సనేరూభగే వితాదుర్ఫరీ పారివారం అతరేవ సచరా చంద్రనింగమనంగామనన్యానజగ్నీ బృహందేవ గంభరేణ ప్రతిష్టాం పాదేవ గాధం తరదేవి దాతః కర్ణే బలాధురస్మరాసోంసేవనోభయం చిత్తమప్నాః ఆరంగరే మధ్యే సారగే వసీ నీచీన పారే ఈనరేవస్వేదమాదుష్విధానాక్షామే భోర్జాసూయవదాచేథే నిర్జామస్తోమం దనియామపాచమానో మంత్రం సరదేహోపాయాతం యజో నవత్వం మధుకోష్మందరా భూతాం సో అశ్వినో కామముక్తాః అభిర్భిరేకేశ్వరిదస్సజంతేషు సోమాలి సజీర్మదంత ఉదదక్షిణాభర్ణే జింహాయంతో నరకే పాదామ ఆదిరాభూర్మహిమాభో నమేషాం విశ్వం జీవంతమసో నిరామోది మహిజ్యోతిహద్దమాగాదక్షిణాయాదర్శి ీనాపంతోర్యే అశ్వదాస్తే సూర్యేన హిరణ్యతాపదత్తం భజన్ దేవాసోదాస్తోమ ప్రతీరంతాయో దేవీ పూర్తిర్దక్షిణాదేవజ్జానక వారిభ్యో నైరే గృణంతి అథాన ప్రయాదక్షిణాదోమద్యభియా భగవ ప్రణంది శరదారం వాయుమర్కం స్వర్విదం విదక్షధత్తే అభిదక్షదే హరి యే ప్రణంజయచ్చం దిగం గమేతే దక్షిణాం దువతే సప్తమారరం దక్షిణావాన్ ప్రథమో భూతయే దక్షిణావాన్ గ్రామణీరగ్రామేతి తమేవృపతిజనాథమో దక్షిణామాభివాజ తమేవృంతము బ్రహ్మాణమాజ్ఞన్యం సా మగాముక్తసాసం శుక్రన్వో వేదతిశ్రోజ ప్రథమో దక్షిణయాధరాధ దక్షిణాస్వం దక్షిణాగాంధ్రదాదిదక్షిణా చంద్రముదయద్ధిరణ్యం దక్షిణాన్నం వనుతేజో న ఆత్మా దక్షిణాం కర్మ గణుతే విజానన్ న భోజామన్నీయర్నరిష్టం దినం వ్యాసందేహ భోజా ఇదం వ్యాధిష్టం భువనం వస్తైరసర్వం దక్షిణైభ్యో దాది భోజాయజ్ఞస్వరభింజో నిమగ్రే భోజాయజ్ఞర్వద్వా అయ్యా సువాసా భోజాయజ్ఞరన్నప్పేయం సురాజ భోజాయజ్ఞుర్యే అభూతా ప్రయంతి భోజాయా స్వం సంవ్రేజం చాసుం భోజాయాస్తే కన్యా ఆసుంభమానా భోజస్ేదం పుష్కరణీ భవే స్వపరిష్కృతం దేవమానేవ చిత్రం భోజమస్వాహోరంది సుమద్రసో వర్తతే దక్షిణాయా భోజం దేవాసోమతాభరేషు భోజస్సత్వమీయేషు చేత కిమిచ్చీరమా ప్రేరమానద్దూరేష్యద్వాజూరి పరాచై కా స్నేహీ కాపరీతజ్ఞాసీ కథం రసాజా అతరప్పయాంసి ఇంద్రచరుదీరీషిరాచరామి మగజిచ్చంతీ ప్రణయో నిధీన్వా అదిష్కతోభియసాదన్నసాజా అతరంపయాంసి ఏంద్రస్తరేకాదృశీకాయ చేదం దోతీరసరపరాగా ఆ జగచ్చాన్మిత్రమే నాదామాగవాం గోపజన్మో భవాది నాగంతం వే సదభ్యంతవేదం దోతీరసరంపరాగా రం గోహంజ్రవతో గభీరాహతాయింద్రే నపనయస్వయధ్వే ఇమాగావస్వరమేయా ఐచ్ఛత్పరి దివో అంతాన్ సుభగే పదంతి హస్తయేనా అవసు జాతయుద్ధ్యుతాస్మాకమాయూధా సంతి దిగ్మా అసేన్యావప్పనయోవతాం జలిషవ్యాస్తన్వస్సంతు పాపీ అదృష్టో భజే దవా అస్తు పంథా బృహస్పతిర్వగు భజాన వేళా అయం నిధిస్తరమే అద్రే భద్రోగోభిరస్వేభిర్వసోభిర్నిరేష్ట రక్షన్ ఇదం వనయోజేతు గోపారేకో పదమల గమాజగంత ఏహ గమన్విషాయ సోమాజితా అయాస్యో అంగీరసో నవగ్వాః సజేతమూర్వం విభజంతమో నామ సైతద్వదః ఫలయోపమన్నిత్ ఏవా సత్వం స నమాజగంధ ప్రభాధితా సహ సాధైర్యేణ స్వదారంతాగణ వైమా పునర్ఘా అపదేకవాం సుభగే భజామ నాహం వేద భ్రాధృత్వం నోస్వధృత్వమింద్రో విదురంగీరదశ్చ ఘోరాః గోకామా మే అచ్చదజన్యరాజమపాతయితపనయోపరీయః దూరమీతపనయోపరీయ ఉద్గామో జంతుర్నృతేన గృహస్వదిర్యావిందన్నిగూఢా సోమో గ్రావానర్షయశ్చరిత్రాః ప్రథమా బ్రహ్మజిల్భిలేగోపాలస్తలిలోమాదరిస్వాహరాస్తపగ్రోమయో భూరాపో దేవీ ప్రథమజాతేన సోమో రాజా ప్రథమో బ్రహ్మజాజా పునద్రాయశ్చ నహృణీయమానః అన్వర్తితావరో నో మిత్రీలగ్నిర్హోగాహస్తృహ్యానీనాయ హస్తే నైవ గ్రాహ్య ఆధిరస్యా బ్రహ్మజాయేయమిది చేదమోజన్ అసూరాయ ప్రహ్యేదస్తేకాధాధాం కూపితం క్షత్రియస్య దేవాయేత్యామదం పూర్వే భక్తహృదయస్తపసేయేషేదు భీమాయా బ్రాహ్మణస్ోపనీతాదుర్ధాంతి పరమే వ్యోమన్ బ్రహ్మచారీచరేవిరస్వేవానాేకమంగం తేన జాజామందృహస్పతి సోమే నీతా జుహ్వా అన్నదేవాై దేవాదుపునర్మనుష్యాభూత రాజాన సత్యం గ్రంబానా బ్రహ్మజాజాం పునర్దదు పునర్దాయ బ్రహ్మజాజాం కృత్వీ దేవైర్నిగిల్భిషం ఊర్జం పృథివ్యా భక్తాయోరుగాయముపాసతే సమిద్ధో అజమనుషోదు రోమే దేవో దేవాంజలి జాతవేద ఆదవర మిత్రమహస్తి కిత్వాంతం దూత కవిరసి ప్రచేతా తనూనవాధ్వాసమంజం సదయాసు జిహ్వా మన్మానిధిహృతయజ్ఞవృందం దేవత్రాచగణ్యధ్వరం నాహ ఆజుహ్వానయేభ్యో వంజశ్చాయాహ్యగ్నేవసూభిస్తోషాః త్వం దేవానామజయహోదాసరేణాన్యక్షయిషితో యజీయాన్ ప్రాచీనం బలిః ప్రజిషా పృథివ్యావస్తోరస్యావృజ్యతే అగ్రే అహ్నా విరాంబరీయోేభ్యో అదీతయే శ్యోనం యజస్వతీర్భియా విశ్రాజంతాం పతిభ్యో నజనయశుంభమానా దేవీర్ద్వారో బృహదీర్విశ్వమిన్వాదేవేభ్యో భవదతు ప్రాజనాః ఆవిష్టయంతీయజతే ఉపాగే భృషాసా నక్తా సతతాం నియోనౌ దివ్యే యోషణే బృహదీసు లుక్మే అధిశ్రియం శుక్రభిషం దధారే దైవ్యాహోతారా ప్రథమాసుమానాయజ్ఞం మనుషోయజధ్యై రథోజయం తావిదథే రుకారు ప్రాచీనం జ్యోతిప్రతిసాదిసంతా ఆనో యజ్ఞం భారతీతూయ మేత్రిహా మనుష్వదిహ చేతయంతి తిస్రో దేవేర్భరిదం శ్రోలబ్ధరస్వదీ స్వసంతు పృథివీ జమిత్రీ రూపైరమిం సద్భువనాని విశ్వా సమద్యోదరిషితో యజీయాన్ దేవం దృష్టారమిగయక్షి విద్వాన్ ఉపావసృజత్మన్యాసమంజనం దేవానాం పాదరుతుతాహవీంషి వనస్పతి సమితా దేవో అగ్నిస్వదంతు హవ్యం మధూనా ఘృతేన సద్యో జాతోర్జీతయజ్ఞమగ్నిర్దేవానామభవత్పురోగాః అస్య హోదప్రతిశ్రుతస్య వాచిస్వాహా కృతం హవిరదంతు దేవాః మనీషిణ ప్రభరద్వం మనీషాం యశా యథాపతయః సంతి నృణాం ఇంద్రం సత్యైరేరాజామాకృతేభిత్తగిభిర్వనస్విర్విదానః ృజశ్రీతరజోధీతిరజోంగాశ్రేయోషభో గోభీరాన ఉదరిష్ట విషే నానవే నమాంసి దిక్సంవిచారాంసి ఇంద్ర కిల శ్రుత్యా అశ్వే దతయజిష్ణుప్రదిగత్సూర్యాయ ృణ్యచ్చుభవ్రదీత ఇంద్రోన్నామతో అన్నవచ్చ ప్రతామీరాజంగీరోభిర్గృణానీచిన్నితాధారజాంసిధారయోధరణం సత్యదా ఇంద్రో జిమ ప్రజిమానం పృథివ్యాదిష్టాసూర్యేణాస్తంభిత్రంభేణీయాజ్రేణిగ్రహావిత్రమస్తరదేవస్థూషువానస్ మాయాత్రజాగంధాభవమవన్వాహ ేతభో రామవిందన్ ఆయన్నక్షత్రం దృశే దివో న పునర్జతో నీరద్ధానువేద దూరంగిర ప్రథమా జగ్మురాజామింద్రశ్రయాశమే శత్రురాశ్విరగ్రం వృద్ధామాపో మధ్యం వో నూనమంతా సింధోపసతీరీవాయన్ సదాజ్జారూర్భిదాస్తమాదే పార్థీ వాపసోన్యస్మే జగ్ముస్తూనృతూరీ ఇంద్రపిమ ప్రతికామం సుతస్య ప్రాతః సావస్తమహి పూర్ణవీధిః కర్ణస్వహంత వేణూరశత్రో నృత్యేభిక్తే వీర్యా ప్రభ్రవామ యస్తేరసోమన సోజదీయానేంద్రతేన సోమపేయాయ సూయమాదేహరజ ప్రద్రవంతుజేభిర్యాసిమృషభిర్మందమానః అరిష్టతావర్చ సూర్యస్య శ్రేష్టైరూపైస్తన్వం స్పర్శయస్వ అస్మాభిరింద్రసగేభిర్ముఖానస్సద్ధీజీనో మాదయస్వ ఋషద్య యస్యర్చర్తే మహిమానం మదేష్మే మహీరోదసీనాదీవిత్తా హరిభిరింద్రయుక్తై ప్రియేభిర్యాహి ప్రియమన్నమచ్చ ఎస్సత్వివాత్రూరాజవిద్యారణ్యాకర్థేపురీమయ్యదేమదాయ సుతయోమా